ఆనందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా నందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా అసురుల దునిమేటి కరవాలమా సురల పాలిటి అమేయవరమా అసురుల దునిమేటి కరవాలమా సురల పాలిటి అమేయవరమా అఖిల లోకములే లేటి లోకనాయకుడు హరి అఖిల లోకములే లేటి లోకనాయకుడు హరి దక్షిణ హస్తమున ధరించు ఆభరణమా నందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా నందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా వెలలేని కీర్తనల వెంకటాపతిని కీర్తించిన ఆపద కవితామవుని వెలలేని కీర్తనల వెంకటాపతిని కీర్తించిన ఆపద కవితామవుని జననకారకమా జననకారకమా హరినందకము ఘన పాపనాశనము ఆపద కవితుని కీర్తన నర్తించు ఆధ్యాత్మిక పదమున నందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా నందకమా దివ్య నందకమా ఆనందుని కరమున మెరసెడి విధేయ ఖడ్గమా